అథ ఈశావాస్య ఉపనిషది ఘనపాఠ ప్రారభ్యతే. ఓం ఈశావాస్యం భాష్యమీశేషావాస్యమిదమిదం భాష్యమీశేషావాస్యమిదం వాస్యమిదమిదం వాస్యం వాస్యమిదాం సర్వే సర్వమిదం వాస్యం వాస్యమిదాం సర్వం ఇదాం సర్వే సర్వమిదమిదాం సర్వమిదమిదాం సర్వయ్యతే సర్వయ్యత్సర్వజ్ఞే సర్వయ్యత్కింకియత్సర్వజ్ఞే సర్వయ్యత్కిం జగత్ తమసావృతా తమసావృత ఆవృతమసమసావృత ఆవృతాయిత్యావృతాభ్యస్తాభ్యస్తేభ్యేత్యేతాభ్యస్తాభ్యస్తేభ్యేత్యేతాభ్యస్తాభ్యస్తేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ్యేత్యేభ గచ్చంత్యభ్యభిగచ్చంతి యే గచ్చంత్యభ్యభిగచ్చంతి యే గచ్చంతి యే గచ్చంతి గచ్చంతి యే కే కే యే గచ్చంతి గచ్చంతి యే కే ఏకే చాత్మహన ఆత్మహనశ్చకేతాత్మహనహాత్మహన ఆత్మహనశ్చాత్మహనో జనా జనా ఆత్మహనశ్చాత్మహనో జనా ఆత్మహనో జనా జనా ఆత్మహన ఆత్మహనో జనా ఆత్మహన ఇత్యాత్మ అనా జనాయితి జనా అనే జదేకమేకమనే జదనే జదేకం మనసో మనస ఏకమనే జదనే జదేకం మనస ఏకం మనసో మనస ఏకమేకం మనసో జవీయో మనస ఏకమేకం మనసో జవీయ మనసో జవీయో జవీయో మనసో మనసో జవీయో నన జవీయో మనసో మనసో జవీయో జవీయో నన జవీయో జవీయో నైనదే నన్నదీయో జవీయో నైనత్ నైనదే నన్న నైనద్దేవా దేవాయే నన్న నైనద్దేవా ఏనద్దేవాప్నువన్నాప్నువన్ దేవాప్నువన్ దేవాప్నువన్నాప్నువన్ దేవాప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్ దేవాప్నువన్ పూర్వం ఆప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వమర్షదర్షత్ పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వమర్షత్ పూర్వమర్షదర్షత్ పూర్వం పూర్వమర్షత్ అర్షదిత్యర్షత్ తద్ధావతో ధావతస్తద్ధావతోన్యానన్యాం ధావతస్తద్ధావతోన్యాన్ ధావతోన్యానన్యాన్ధావతోధావతోన్యానత్యత్యన్యాన్ధావతోధావతోన్యానపి అన్యానత్యత్యన్యానన్యానత్యేకత్యేకత్యన్యానన్యానత్యేకి అత్యేకత్యేకత్యేకిష్ఠత్యష్ఠదే ఏదిష్టత్యష్టదేత్యేదిష్టత్తస్మిగ్గస్తస్మిగ్గస్తిష్టదేత్యేదిష్టత్తస్మిన్ తిష్టత్తస్మిగ్గస్తస్మిగ్గస్తిష్టత్తస్మిన్నాకోపస్తస్మిగ్గస్తిష్టత్తస్మిన్నవః తస్మిన్నాకోపస్తస్మిగ్గస్తస్మిన్నవోమాధరిష్వా అపోమాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధరిష్వాధ ఏజతి నా ఏజతి నైజత్యేజతి నేజత్యేజతి నైజత్యేజతి నేజతి నేజత్యేజతి నేజతి దూరే దూర ఏజతి నేజతి దూరే ఏజతి దూరే దూర ఏజత్యేజతి దూరకు అంతికేంతికపు దూర ఏజత్యేజతి దూరకు అంతికే దూరకు అంతికే అంతికపు దూరే దూరకు అంతికే ఊమియత్యూ అంతికైత్యంతికే అంతరస్యాస్యాంతరంతరస్య సర్వస్య సర్వస్యాస్యాంతరంతరస్య సర్వస్య ఔరణమస్ విరమస్నామౌ ఘణమౌ ఘణమస్నాభిరాం శుద్ధగ్నే శుద్ధమస్నామౌ ఘణమౌ ఘణమస్నాభిరాం శుద్ధం అస్నాభిరాం శుద్ధగ్నే శుద్ధమస్నామస్నాభిరాం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధగ్నే శుద్ధమస్నామస్నాభిరాం శుద్ధమపాపవిద్ధం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధగ్నే శుద్ధగ్నే శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాపవిద్ధం విద్యయా ఇది శుశ్రుమశుశ్రుమేతీతి శుశ్రుమధీరాణాశ్రుమేతీతి శుశ్రుమధీరాణ ధీరాణాగ్నే శుశ్రుమధీరాణాయే ధీరాణాగ్నే శుశ్రుమశుశ్రుమధీరాణాయే ధీరాణాయే ధీరాణాగ్నే శుశ్రుమశుశ్రుమధీరాణాయే ధీరాణాయే ధీరాణాగ్నే నః ఏనో నో ఏ నస్తత్తన్నో ఏ నస్తతే నస్తత్తన్నోనస్తద్విజచక్షిరే తన్నోనస్తద్విజచక్షిరే తద్విజచక్షిరే విజచక్షిరే తత్తద్విజచక్షిరే విజచక్షిర ఇతి విజచక్షిరే విద్యాం చ విద్యాం విద్యాం చ విద్యామవిద్యాం చ విద్యాం విద్యాం చ విద్యాం చా విద్యామవిద్యాం చా విద్యాం చా విద్యాం చా విద్యాం చా అవిద్యాం చా విద్యామవిద్యాం చయోయశ్చా విద్యామవిద్యాం చయః చయోయశ్చ యస్తత్తద్యోయస్తద్వేదవేదతద్యోయస్తద్వేద తద్వేదవేద తత్తద్వేదోభయముభయం వేద తత్తద్వేదోభయం వేదోభయముభయం వేద వేదోభయాం సహ సహోభయం వేద వేదోభయాం సహ ఉభయాం సహ సహోభయముభయాం సహ సహేతి సహ అవిద్యయా మృత్యుం మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం తీయత్వా మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా విద్యయా ఆ విద్యయా ఆ తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా విద్యయా తీయత్వా విద్యయా విద్యయా తీయత్వా తీయత్వా విద్యయామృతమృతం విద్యయా తీయత్వా తీయత్వా విద్యయామృతం విద్యయామృతమృతం విద్యయా విద్యయామృతమస్మృతే స్మృతే మృతం విద్యయా విద్యయామృతమస్మృతే అమృతమస్మృతే స్మృతే మృతమృతమస్మృతే అస్మృత ఇత్యస్మృతే అంధంతమస్తమోంధమంధంతమప్రప్రతమోంధమంధంతమప్రతమస్తమప్రవిశంతి విశంతి ప్రతమస్తమ ప్రవిశంతి ప్రవిశంతి విశంతి ప్రప్రవిశంతి యే విశంతి ప్రప్రవిశంతి విశంతి యే విశంతి విశంతి సంభూతిమసంభూతి విశంతి విశంతి సంభూతి ఏసంభూతిమసంభూతి సంభూతిముపాసత ఉపాసతే సంభూతి సంభూతిముపాసతే అసంభూతిముపాసత ఉపాసతే సంభూతిమసంభూతిముపాసతే అసంభూతిమిత్యసంభూతి ఉపాసత ఇత్యుప ఆసతే తతో భూయలివ భూయలివ తతస్తతో భూయలివ తేతే భూయలివ తతస్తతో భూయలివ తే భూయలివ తేతే భూయలివ భూయలివ తేతమత్తమత్తే భూయలివ భూయలివ తేతమ భూయలివేతి భూయ ఇవ ఏతమత్తమత్తే చేతమోయేతమత్తే చేతమోయే సంభూత్యాగ్నేరతారతాస్సంభూత్యాగ్నేరతారతాహ సంభూత్యామితి సంభూత్యాం రతాయితి రతాహ అన్యదేవైవాన్యదన్యదేవాహురాహురేవాన్యదన్యదేవాహురేవైవాహుస్సంభవాత్సంభవాదాహురేవైవాహుస్సంభవాత్ ఆహుస్సంభవాత్సంభవాదాహురాహుస్సంభవాదన్యదన్యత్సంభవాదాహురాహుస్సంభవాదన్యత్ సంభవాదన్యదన్యత్సంభవాత్సంభవాదన్యదాహురాహురన్యత్సంభవాత్సంభవాదన్యదాహు సంభవాదితే సంభవాత్ సత్యసన్మాయ దృష్టయే దృష్టయే సత్యసన్మాయ సత్యసన్మాయ దృష్టయే సత్యసన్మాయేతి సత్య ధన్మాయ దృష్టయేతి దృష్టయే పూషన్ నేకర్షయే కర్షే పూషన్ పూషన్ నేకర్షే యమయమై కర్షే పూషన్ పూషన్ నేకర్షే యమ ఏ కర్షేయమయమై కర్షయే కర్షేయమసూర్యసూర్యమై కర్షయే కర్షేయమసూవ్యా ఏ కర్షయిత్యేక ఋషే యమసూర్యసూర్యయమయమసూర్య ప్రాజావత్య ప్రాజావత్య సూర్యయమయమసూర్య ప్రాజావత్య సూర్య ప్రాజావత్య ప్రాజావత్య సూర్య సూర్య ప్రాజావత్య వి ప్రాజావత్య సూర్య సూర్య ప్రాజావత్య వీ ప్రాజావత్య వి ప్రాజావత్య ప్రాజావత్య వ్యూహో హవి ప్రాజావత్య ప్రాజావత్య వ్యూహ ప్రాజావత్యేతి ప్రాజాపత్య వ్యూహో హవిహరస్మీన్ రస్మీనో హవిహరస్మీన్ ఊహరస్మీన్ రస్మీనో హోహరస్మీన్ సగ్నే సగ్నే రస్మీనో హోహరస్మీన్ సన్ రస్మీన్ సగ్నే సగ్నే రస్మీన్ రస్మీన్ సమూహోహ సగ్నే రస్మీన్ రస్మీన్ సమూహ సమూహోహ సగ్నే సమూహ తేజస్తేజ ఊహ సగ్నే సమూహ తేజ ఊహ తేజస్తేజ ఊహోహ తేజోయ్యేజ ఊహోహ తేజోయతి తేజోయ్యేజస్తేజోయత్తేజస్తేజోయత్తే యత్తే తేయ్యే రూపజ్ఞే రూపం తేయ్యే రూపం ఏ రూపజ్ఞే రూపం తే రూపం కళ్యాణతమం కళ్యాణతమజ్ఞే రూపం తే రూపం కళ్యాణతమం రూపం కళ్యాణతమం కళ్యాణతమజ్ఞే రూపజ్ఞే రూపం కళ్యాణతమం తత్ కళ్యాణతమజ్ఞే రూపజ్ఞే రూపం కళ్యాణతమం తత్ కళ్యాణతమం తత్కళ్యాణతమం కళ్యాణతమం తత్కళ్యాణతమం కళ్యాణతమం తే కళ్యాణతమమితి కళ్యాణతమం తత్తే పశ్యామి పశ్యామి తత్తే పశ్యామి ఏ పశ్యామి పశ్యామి తే పశ్యామి పశ్యామీతి పశ్యామి యోత అసౌ యో యోత భస అస అసౌ యో యోత భసౌ అస భస అస అస అస భసౌ పురుష పురుషో సా అస అస భసౌ పురుష అసౌ పురుష పురుషో సా అసౌ పురుషస్త పురుషో సా అసౌ పురుషస్త పురుషస్త పురుష పురుషస్సోహమహజ్ఞే సపురుష పురుషస్సోహం సోహమహజ్ఞే సోహమస్మ్యస్మ్యహజ్ఞే సోహమస్మి అహమస్మ్యస్మ్యహమహమస్మి అస్మీత్యస్మి వాయురనిలమనిలం వాయుర్వాయురనిలమృతమృతమనిలం వాయుర్వాయురనిలమృతం అనిలమృతమనిలమనిలమృతమృతమనిలమనిలమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమృతమ

క్రతో ఇది క్రతో స్మరకృతం కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర క్రతో క్రతో స్మర కృతం కృతజ్ఞ స్మర క్రతో స్మర క్రతో క్రతో స్మర స్మర క్రతో స్మర స్మర క్రతో స్మర స్మర క్రతో స్మర క్రతో స్మర స్మర క్రతో క్రతో స్మర కృతం కృతజ్ఞ స్మర క్రతో క్రతో స్మర కృతం క్రతో ఇది క్రతో స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర స్మర కృతజ్ఞ స్మర కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర స్మరేతి స్మర అగ్నేయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఇరోభ్యస్మజ్జోహురాణమే భూయక్షాంతే నమ భుక్తిం విధేమ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం శాంతి. హాంసస్సుతిషద్భగ్నే సోహాంసస్సుతిషద్వసర్వసుతిషద్భగ్నే సోహాంసస్సుతిషద్వసు సుచిషద్వసర్వసుచిషద్వసురంతరిక్షసదంతరిక్షసద్వసుచిషద్వసురంతరిక్షసతే సుచిషదితి సుతి సతే వసురంతరిక్షసదంతరిక్షసద్వసర్వసురంతరిక్షసద్భోతాహోతాంతరిక్షసద్వసర్వసురంతరిక్షసద్భోతా అంతరిక్షసద్భోతాహోతాంతరిక్షసదంతరిక్షసద్భోతాంతరిక్షసదంతరిక్షసద్భోతాంతరిక్షసదిషద్వేషద్భోతాహోతాంతరిక్షసదిషిషదిషద్భోతాహోతాంతరిక్షసదిషి అద్విజాయిత్యద్విజా ఋతం బృహద్ బృహద్ ఋతం బృహద్ బృహదితి బృహతే పవమానామేవాధ్యారోహస్రవై ఖలు ప్రస్తోతామ్రస్తౌషిఖయ్రస్తుయాజేతాని జపే వసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా మృతంగమయేతి సయదాహాసతో మా సద్గమయేతి మృత్యుర్వాసత్సదమృత మృత్యోన్మా మృతంగమయా మృతం మా కుర్వై తదాహ తమసో మా జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మా మృతంగమయా మృతం మా కుర్వై తదాహ మృత్యోన్మా మృతంగమయేతి మా ప్రతిరోహితమివాస్యథయా నీతరాణి స్తోత్రాణి తే స్వాత్మనేమాగాయేత్తస్మాదు తేషు వరం వృణీతయం కామం కామయేతజ్ఞేషయేషయేవం విదుద్ధాతాత్మనేవా యజమానాయ వాజం కామం కామయచేతమాగాయపి తద్ధైకల్లోక విదేవ నాహైవాలోచ్యకాయ దీర్ఘసౌమంగళ్యావాప్తిరస్తు వేదపురుష ప్రసాదసిద్ధిరస్తు ఓం తత్సతే.